మనసే నిలువనీదురా వయసే ఊరుకోదురా మనసే నిలువనీదురా కన్నుల నిండా కై తిరుగుతుంటే వెన్నెలరా తిరి వేడుకుతుంటే వళ్ళంతా విరి ఊరేగుతుంటే ఒంటరితనం కాల్ చేస్తుంటే అబ్బా వయసే ఊరుకోదురా రోజు రోజుకు ఒక కొత్త కోరిక రాజుకుంటుంది రేయి రేయి కొక వింత వేడుక రివ్వమంటుంది కావాలని పదే పదే కోరుకుంటుంది వయసే ఊరుకోదురా మనసే నిలువనీదురా లేక నడుము నీ తిరిగిట కూత వేసింది దూర సొగసు తనని తానే ఆరవేసుకుంది లేక నడుము నీ పిడికిట పూత వేసింది దూర సొగసు తనను తానే ఆరవేసుకుంది ఒదిగి ఒదిగి పోతూ ఉంది వయసే ఊరుకోదురా మనసే నిలువనీదురా వయసే ఊరుకోదురా మనసే